కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే తృతీయ ప్రశ్న ప్రారంభః చాత్వారాధిష్ణ్యానుపది ప్రతియోని యోనిర్వై యజ్ఞస్య యజ్ఞస్య చాత్వారం చాత్వారం యజ్ఞస్య యజ్ఞస్య శ్రవణిత్వాయ శ్రవణిత్వాయ దేవాః శ్రవణిత్వాయే శ్రవణిత్వాయ దేవా వై యజ్ఞం యజ్ఞం పరాహ పరాజయంత జయంతరం తమాగ్నిధాత్ ఆగ్నిధా పునః ఆగ్నిధావిద్యాగ్నిధాత్ పునరప అపాజయన్ అజయన్నేతత్ ఏతద్వై యజ్ఞస్య యజ్ఞస్యాపరాజితం అపరాజితం యత్ అపరాజితమిత్యపరాజితం ఇదాగ్నిధం ఆగ్నిధం యత్ ఆగ్నిధమిత్యాగ్నిధం ఇదాగ్నిధాత్ ఆగ్నిధాధిష్ణ్యాన్ ఆగ్నిధావిత్యాగ్నిధాత్ ధిష్ణ్యాన్ విహరతి విహరతి యత్ విహరతీతి విహరతి యదేవ ఏ యజ్ఞస్య యజ్ఞస్యాపరాజితం అపరాజితం తత అపరాజితమిత్యపరాజితం తథైవ ఏవైనం ఏనం పునః పునసమదే తమదే పరాజిత్య పరాజిత్యేవ పరాజిత్యేది పరాజిత్య ఇవ ఖలు ఖలు ఏతేయంతి ఇంది ఏ బహిష్పవమానం బహిష్పవమానం సర్పంది బహిష్పవమానమితి బహిర్పవమానం సర్పంది బహిష్పవమానే బహిష్పవమానే స్తుతే బహిష్పవమాన ఇది బహిర్పవమానే స్తుత ఆహ ఆహాగ్నీత్ అగ్ని అగ్నీన్ అగ్నివిత్యగ్నీత్ అగ్నీన్ విహర హర బలి బలిస్తృణాహి స్తృణాహి పురోడాశాన్ పురోడాశాకు అలం అలం గురు కృభితి ఇది యజ్ఞం యజ్ఞమేవ ఏవాపజిత్య అభజిత్య పునః అభజిత్యేత్యపజిత్య పునస్తన్వానాః తన్వానాయంతి యంగారై అంగారైర్ద్వే ద్వే సవనే ద్వే ఇది ద్వే సవనే వి సవనే ఇది సవనే విహరతి హరతి శలాకాభిః శలాకాభిస్తృతీయం తృతీయకం సశుక్రత్వాయ సశుక్రత్వాయాసో సశుక్రత్వాయేతి సశుక్రత్వాయ అథోసం అథో ఇత్యథో సంభరతి భరత్యేవ ఏవైనత్ ఏనధిష్ణ్యాః ధిష్ణ్యా వై వా అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే సోమం సోమరక్షన్ అరక్షంతేభ్యః తేభ్యోధి అధి సోమం సోమా ఆహరన్ అహరంతం తమన్వవాజన్ అన్వవాజంతం అన్వవాజన్నిత్యను అవాజన్ తం పరి పర్యవిశన్ అవిశనయః ఏవం ఏవం వేద వేద విందతే విందతే పరివేష్టారం పరివేష్టారం తే పరివేష్టారమితి పరివేష్టారం తే సోమపీఠేన సోమపీఠేన వి సోమపీఠేనేతి సోమపీఠేన యా ఆర్ధ్యంత ఆర్ధ్యంతతే తే దేవేషు దేవేషు సోమపీఠం సోమపీఠమైచ్ఛంత సోమపీఠమితి సోమపీఠం ఐచ్ఛంత తాన్ తాన్ దేవాః దేవా అబ్రువన్ అబ్రువన్ ద్వే ద్వే ద్వే నామని ద్వే ద్వే ద్వే ద్వే నామని గురుధ్వం నామని ఇది నామని గురుధ్వమథ అథ ప్రవా వాప్స్యథ ఆప్స్యథ నవా వేతి ఇత్యగ్నయ అగ్నయో వై వా అథ అథ ధిష్ణ్యా ధిష్ణ్యాస్తస్మాద్ తస్మాద్ వినామా వినామా బ్రాహ్మణ వినామే విద్వీనామా బ్రాహ్మణోర్ధుర అర్ధురస్తేషాం తేషాయ్యే ఏ నేదిష్టం నేదిష్టం పర్యవిశన్ పర్యవిశంతే పర్యవిశన్ పరి అవిశన్ తే సోమపీఠం సోమపీఠం ప్ర సోమపీఠమితి సోమాపీఠం ప్రాప్నవన్ ఆప్నవన్నాహవనీయ ఆహవనీయ ఆగ్నేంద్రియ ఆహవనీయ ఇత్యాహవనీయ ఆగ్నేంద్రియో హోత్రియ ఆగ్నేంద్రియ ఇత్యాగ్నేంద్రియ హోత్రియో మార్జాలీయ మార్జాలీయస్తస్మాద్ తస్మాత్తేషు తేషు జుహ్వతి జుహ్వత్యతిహాయ అతిహాయ వషట్ అతిహాయేత్యతిహాయ వషట్ కరోతి కరోతి హేతే ఏతే సోమపీతేన సోమపీతేనార్ధ్యంత సోమపీతేనేతి సోమాపీతేన ఆర్ధ్యంత దేవాః దేవా వై వయ్యాః యాః ప్రాచీః ప్రాచీరాహుతీః ఆహుతీరజుహవుః ఆహుతీరిత్యాహుతీః అజుహవర్యే యే పురస్తాద్ పురస్తాదసురాః అసురా ఆసన్ ఆసంతాన్ తాగస్తాభిః తాభిః ప్ర ప్రాణదంద అనుదందయాః యాః ప్రతీచీః ప్రతీచీర్యే యే పశ్చాద్ పశ్చాదసురాః అసురా ఆసన్ ఆసంతాన్ తాగస్తాభిః తాభిరప అపానుదంత అనుదంత ప్రాచీరీః ప్రాచీరన్యాః అన్యా ఆహుతయః ఆహుతయో హూయంతే ఆహుతయ ఇత్యాహుతయ హూయంతే ప్రత్యంగాసీన ఆసీనోధిష్ణియాన్ ధిష్ణియాన్ వ్యాఘారయతి వ్యాఘారయతి పశ్చాత్ వ్యాఘారయతీతి వ్యాఘారయతి పశ్చాచ్చ చైవ ఏవ పురస్తాత్ పురస్తాచ్చ యజమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణదతే ఉదతే తస్మాత్ తస్మాద్రాజీ పరాజీ ప్రజా ప్రజాస్ప్ర ప్రజాయతి ప్రజా ప్రవీయంతే వీయంతే ప్రతీశీ ప్రతీశీర్జాయంతే జాయంతే ప్రాణా ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణా ఏతేర్ధిష్ణయాధ్యు అధ్వర్యు ప్రత్యంగిష్ణయాన్ ధిష్ణయాన్ అతిసర్పేత్ అతిసర్పేత్ ప్రాణాన్ అతిసర్పేదిత్యతిసర్పేత్ ప్రాణాన్ సమ్ ప్రాణానిజ ప్రాణాన్ సంకర్షేత్ కర్షేత్ ప్రమాయుగ ప్రమాయుగ సద్ ప్రమాయుగ ఇది ప్రామాయుగ సన్నాభిర్వై వాషా యజ్ఞసేత్ యద్ధోదా హోదోర్ధ ఓర్ధ ఖలు ఖలు వై వై నాభై నాభై ప్రాణ ప్రాణోవాన్ ప్రాణయతి ప్రాణ అవానపాన అపానోయత్ అపానైత్యపాన ఇదర్ధర్యు అర్ధర్యు ప్రత్యంగ్ ప్రత్యంగ హోతారం హోతారమతి సర్పేత్ అతిసర్పేదపానే అతిసర్పేదిత్యతి సర్పేత్ పానే ప్రాణం అపానైత్యపానే ప్రాణం దధ్యాత్ ప్రాణమితి ప్రాణం దధ్యాత్ ప్రమాయుగ ప్రమాయుగ సద్ ప్రమాయుగ ఇది ప్రామాయుగ సన్న నాధ్వర్యు అర్ధర్యురుప ఉపరాజేత్ రాజేద్వాగ్వీర్య వాగ్వీర్యో వై వాగ్వీర్యేది వాగ్వీర్య వాహర్ధ్వర్యు అర్ధ్వర్యుర్యు అర్ధ్వర్యురుపగాయేత్ ఉపగాయేదుద్గాత్రే ఉపగాయేదిత్యుపగాయేత్ ఉద్గాత్రే వాచం ఉద్గాత్రేత్యుగాత్రే వాచకం సమ్ సంప్ర ప్రయచ్చేత్ యచ్చేదుపదాసుగా ఉపదాసుగాస్య ఉపదాసుయేత్యురాదాసుగా అస్య వాగ్ వాక్ సద్ సద్ బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినేతి బ్రహ్మవాదిన వదంతి నాసర్గస్థితే అసర్గస్థితే సోమే అసర్గస్థితైతి సంస్థితే సోమే ధ్వర్యు అధ్వర్యు ప్రత్యంగ ప్రత్యంగస సదోతి అతీయాద్ యాథ అథ కథ కథారాక్షిణాని దాక్షిణాని హోతుం హోతుమేతి ఏతి యామ యామోహి హి సహ సదేషాం తేషాం కస్మై కస్మాహ అహ దేవా దేవాయామం యామం వా వాయామం అయామం వా వాను అనుజ్ఞాస్యంతి జ్ఞాస్యంతీతి ఇత్యుత్తరేణ ఉత్తరేణాగ్నేయుద్ధం ఉత్తరేణేత్యుత్తరేణ ఆగ్నేయుద్ధం పరీత్య ఆగ్నేయుద్ధమిత్యాగ్నేయుద్ధం పరీత్య జుహోతి పరీత్యేతి పరీత్య జుహోతి దాక్షిణాని దాక్షిణాని న ప్రాణాన్ ప్రాణాన్ సమ్ ప్రాణానికి ప్రాణాన్ సంకర్షి కర్షిణి న్యన్యే అన్యే ధిష్ణియా ధిష్ణియా ఉప్యందే ఉప్యందేన నాన్యే అన్యేయాన్ యాన్ నివపతి నివపతి తేన నివపతీతి నివపతి తేన తాన్ తాన్ ప్రీణాది ప్రీణాదియాన్ యాన్న న నివపతి నివపతి యత్ నివపతీతి నివపతి యదనుదిశతి అనుదిశతి తేన అనుదిశతీత్యనుదిశతి తేన తాన్ తానితి తాన్ స్వర్గాయ వై స్వర్గాయేతి స్వహాగాయ వా ఏతాని ఏతాని లోకాయ లోకాయ భూయందే భూయందే యత్ యద్వై సజ్జనాని వై సజ్జనాని ద్వాభ్యాం ద్వాభ్యాం గార్హవత్యే గార్హవత్యే జుహోతి గార్హవత్యేది గార్హవత్యే జుహోతి ద్విపాద్ ద్విపాద్యజమాన యజపాది ప్రతిపాద్ యజమాన ప్రతిష్ఠితి ప్రతిష్ఠిత్యా ఆగ్నేయింధ్రే ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠితి ఆగ్నేయింధ్రే జుహోతి ఆగ్నేయింధ్రిత్యాగ్నేయింధ్రే జుహోత్యంతరిక్షే అనంతరిక్ష ఏవా ఆక్రమతే క్రమదాహవనీయే ఆహవనీయే జుహోతి ఆహవనీయేత్యాహవనీయే జుహోతి సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏనం ఏనం లోకం లోకం గమయతి గమయతి దేవాన్ దేవాన్ వై వై సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం యత యతో రక్షాగుంసి రక్షాగస్ విభాగం సన్ విభాగం సందే తే సోమేన సోమేనరాజ్ఞా తాజ్ఞా రక్షాగుంసి రక్షాగస్ పహత్య అపహత్యాత్వం అపహత్యేత్యపహత్య అప్తమాత్మానం ఆత్మానం కృత్వా కృత్వా సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయన్ రక్షసా రక్షసామనుపలాభాయ అనుపలాభాయాత్త అనుపలాభాగేత్యనుపాదాభాయ ఆత్త సోమః సోమం భవతి భవత్యథ అథ వైసర్జనాని వైసర్జనాని జుహోతి జుహోతి రక్షసాం రక్షసామపహత్యై అపహత్యై త్వం అపహత్యాత్యపహత్యై త్వం సోమ సోమ తనోకృద్భ్యః తనోకృద్భ్యైతి తనోకృద్భ్యైతి తనోకృతేభ్యః ఇత్యాహ ఆహ తనోకృత్ తనోకృద్భ్యై తనోకృతి తనోకృత్ ఏషః ఏష ద్వేషోభ్యః ద్వేషోభ్యోన్యకృతేభ్యః ద్వేషోభ్యైతి ద్వేషాభ్యః అన్యకృతేభ్యైతి అన్యకృతేభ్యైత్యన్యాకృతేభ్యః ఇత్యాహ ఆహాన్యకృతాని అన్యకృతాని అన్యకృతానీత్యన్యాకృతాని హి రక్షాకంసి రక్షాకస్యురు ఉరుయంతా యంతాసి అసి వరోథం వరోథమితి ఇత్యాహ ఆభూరు వరుణ నస్కృతి కృతీతి ఇత్యాహ వా వైదత్ హేతదాహ ఆహ జుషాణ జుషాణో అప్తు అప్తురాజ్యస్య ఆజ్యస్య వేదు వేత్రి ఇత్యాహ ఆహాప్తుం అప్తుమేవ ఏవయజమానం యజమానం కృత్వా కృత్వా సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాకం లోకం గమయతి గమయతి రక్షసాం రక్షసామనుపలాభాయ అనుపలాభాయ అనుపలాభాయేతిలాభాయ ఆ సోమం సోమం దదతే దదత ఆగ్రావుణ్ణ ద్రావుణ్ణ ఆవాయవ్యాని వాయవ్యా అన్యా ఆ ద్రోణకలశం ద్రోణకలశముత్ ద్రోణకలశమిది ద్రోణకలశం ఉత్పత్నీ పత్నీమా ఆనయంది నయంతిను అన్వనాగుంసి అనాగుంసి ప్రవర్తయంది వర్తయంది యావత్ యావదేవ ఏవాస్య అస్యాస్తి అస్తి తేన ఏన సహ సహ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏతి నయవత్యా నయవత్యర్చా నయవత్యేతి నయావృత్యా రిచాగ్నీధ్రే ఆగ్నీధ్రే జుహోతి ఆగ్నీధ్రైత్యాగ్నీధ్రే జుహోతి సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్యాభినీత్యై అభినీత్యై ద్రావుణ్ణ అభినీత్యాభినీత్యై ద్రావుణ్ణో వాయవ్యాని వాయవ్యాని ద్రోణకలశం ద్రోణకలశమాగ్నీధ్రే ద్రోణకలశమిది ద్రోణకలశం ఆగ్నేయంధ్ర ఉప ఆగ్నేయంధ్రైత్యాగ్నేయంధ్రే ఉపవాసయతి వాసయతి విహేనం ఏనం తైః తైర్గృహతే గృహతే యత్ యత్ సహ సహోపవాసయేత్ ఉపవాసయేత్ అపవాజేత ఉపవాసయేదిత్యుపవాసయేత్ అపవాజేత సౌమ్యా సౌమ్యర్చా రుచా ప్రపాదయతి పాదయతి స్వయా స్వయైవ ఏవైనం ఏనం దేవతయా దేవతయా ప్రపాదయతి పాదయత్యదిత్యాః అదిత్యాః సదః సదోసి అస్యదిత్యాః అదిత్యాః సదః సదః ఆసీద సీదేతి ఇత్యాహ ఆహ యథాయజుః యథాయజురేవ యథాయజురితి యథాయజుః ఏవైతత్ ఏతద్యజమానః యజమానో వై వా ఏతస్య ఏతస్య పురా పురా గోప్తా గోప్తా భవతి భవత్యేషః ఏషవః భోదేవ దేవ సవితః సవితః సోమః సోమైతి ఇత్యాహ ఆహ సవితృప్రసూతః సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఇది సవితృప్రసూతః ఏవైనం ఏనం దేవతాభ్యః దేవతాభ్యః సమ్ సంప ప్రయచ్చతి యచ్చత్యేతత్ ఏతత్వం త్వం సోమ సోమదేవః దేవో దేవాన్ దేవానుప ఉపాగాః రదా ఇతి ఇత్యాహ ఆహ దేవః దేవో హి ఏషః ఏష సన్ సన్ దేవాన్ దేవానుపైతి ఉపైతీదం ఉపైతీత్యుపాయేతి ఇదమహం అహం మనుష్యః మనుష్యో మనుష్యాన్ మనుష్యానితి ఇత్యాహ ఆహ మనుష్యః మనుష్యో హి ఏషః ఏష సన్ సన్మనుష్యాన్ మనుష్యానుపైతి ఉపైతియత్ ఉపైతీత్యుపాయేతి యదేతత్ ఏతద్యజుః యజుర్న న బ్రూజాత్ బ్రూజాదప్రజాః అప్రజా అపశుః అప్రజా ఇత్యప్రజాః అపశుః యజమానః యజమానః స్యాత్ స్యాత్ సహ సహ ప్రజయా ప్రజయా సహ ప్రజయేతి ప్రజయా సహ రాజః రాజస్పోషేణ పోషేణేతి ఇత్యాహ ఆహ ప్రజయా ప్రజయైవ ప్రజయేతి ప్రజయా ఏవ పశుభిః పశుభిః సహ పశుభిరితి పశుభిః సహేమం ఇమం లోకం లోకముపావర్తతే ఉపావర్తతే నమః ఉపావర్తతే ఇత్యుపా ఆవర్తతే నమో దేవేభ్యః దేవేభ్యైతి ఇత్యాహ ఆహ నమస్కారః నమస్కారో హి నమస్కార ఇతి నమః హి దేవానాం దేవానాగస్వధా స్వధా పితృభ్యః స్వధేతి స్వాధా పితృభ్యైతి పితృభ్యైతి పితృభ్యః ఇత్యాహ ఆహ స్వధాకారః స్వధాకారో హి స్వధాకార ఇతి స్వధాకారః హి పితృణాం పితృణామిదం ఇదమహం అహన్నిః నిర్వరుణస్య వరుణస్య పాశాద్ పాశాదితి ఇత్యాహ ఆహ వరుణపాశాద్ వరుణపాశాదేవ వరుణపాశాదితి వరుణపాశాద్ ఏవనిః నిర్ముచ్యతే ముచ్యతే అగ్నేః అగ్నేః వ్రతపతే వ్రతపత ఆత్మనః వ్రతపత ఇతి వ్రతపతేః ఆత్మనః పూర్వా పూర్వాతనో తనోరాదేయ ఆదేయేతి ఆదేయేత్యాదేయ ఇత్యాహో ఆహుః కః కో హి తత్ తద్వేద వేద యత్ యద్వసీయాన్ వసీయాన్ శ్రే శ్రే వశే వశే భూతే భూతే పునః పునర్వా వా దదాతి దదాతి న వేతి ఇది గ్రావాణ గ్రావాణో వై వై సోమస్య సోమస్య రాజ్ఞ రాజ్యో మలిమృసేనా మలిమృసేనాయ మలిమృసేనేతి మలిమృసేనా ఏదేవం ఏవం విద్వాన్ విద్వాన్ రావణ రావణ ఆగ్నేయీధ్రే ఆగ్నేయీధ్ర ఉపవాసయతి ఆగ్నేయీధ్రిత్యాగ్నేయీధ్రే ఉపవాసయతి న ఉపవాసయతీత్యుపవాసయతి నైనం ఏనం మలిమృసేనా మలిమృసేనా విందతి మలిమృసేనేతి మలిమృసేనా విందతీతి విందతి వైష్ణవ్యర్చ యచాహుత్వా హుత్వా యూపం యూపమర్చ అర్చైతి ఏర్వైష్ణవ వైష్ణవో వై వై దేవతయా దేవతయా యూప యూపస్వయా స్వయైవ ఏవైనం ఏనం దేవతయా దేవతయాచ్చ అర్చైతి ఏత్యది అత్యన్యాన్ అన్యానగాం అగాన్న నాన్యాన్ అన్యానుప ఉపాగా అగామితి ఇత్యాహ ఆహాతి అతి హ్యన్యాన్ అన్యానేతి ఏతి నాన్యాన్ అన్యానుపైతి ఉపైత్యర్వాక్ ఉపైతీత్యుపాదేతి అర్వాక్త్వా త్వాపరైః పరైరవిదం అవిదం పరః పరోపరైః అపరైరిది ఇత్యాహ ఆహార్వాక్ అర్వాఘి ఏనం ఏనం పరైః పరైర్విందతి విందతి పరః పరోపరైః అవరైస్తం తంత్వా త్వాదుషే దుషే వైష్ణవం వైష్ణవం దేవయజ్యాయై దేవయజ్యాయాయి దేవయజ్యాయాయి దేవయజ్యాయై ఏనాహ ఆహ దేవయజ్యాయై దేవయజ్యాయై దేవయజ్యాయాయి దేవయజ్యాయై ఏనం ఏనం దుషతే దుషతే దేవ దేవస్వా త్వా సవిత సవితమధ్వా మధ్వానక్తు అనక్తి ఇత్యాహ ఆహ తేజస తేజసైవ ఏవైనం ఏనమనక్తి అనక్త్యోషధే ఓషధే త్రాయస్వ త్రాయస్వైనం ఏనగ్స్వధితే స్వధితే మా స్వధిరైతి స్వాధితే మైనం ఏనగుంభిగుంసి విగుంసీర్వి ఇత్యాహ ఆహ వజ్ర వజ్రో వై వై స్వధిభిః స్వధితి శాంతిః స్వధితిర్ స్వాధితిః శాంతిః స్వధితే స్వధితే వృక్షస్య స్వధితేర్తి స్వాధితే వృక్షస్య బిభ్యతః బిభ్యతః ప్రథమేన ప్రథమేన శకలేన శకలేన సహ సహ తేజః తేజః పరా పరాపతతి పతతి యః యః ప్రథమః ప్రథమః శకలః శకలః పరాపతేత్ పరాపతేత్తం పరాపతేర్తి పరాపతేత్ తమపి అప్యా ఆహరేద్ హరేత్ సతేజసం సతేజసమేవ సతేజసమితి సా తేజసం ఏవైనం ఏనమా ఆహరతి హరతీమే ఇమే వై వై లోకాః లోకాయూపాత్ యూపాత్ ప్రయతః ప్రయతో బిభ్యతి ప్రయత ఇది ప్రయతః బిభ్యతి దివం దివమగ్రేణ అగ్రేణ మా లేఖీః లేఖీరంతరిక్షం అంతరిక్షం మధ్యేన మధ్యేన మా హిగుంసీః హిగుంసీరిది ఇత్యాహ ఆహైభ్యేభ్య ఏవ ఏవైనం ఏనం లోకేభ్యః లోకేభ్యః శమయతి శమయతి వనస్పతే వనస్పతే శతవలుషః శతవలుషో వి శతవలుషేతి శతవలుషః విరోహ రోహేతి ఇత్యావృష్టనే ఆవృష్టనే జుహోతి ఆవృష్టన ఇత్యావృష్టనే జుహోతి తస్మాత్ తస్మాదావృష్టనాద్ ఆవృష్టనాద్ వృక్షాణాం ఆవృష్టనాదిత్యావృష్టనాద్ వృక్షాణాం భూయాగుంసః భూజాగుం సపుత్ ఉత్తిష్టంతి తిష్టంతి సహస్రవలుషాః సహస్రవలుషాది సహస్రవలుషా ఇది సహస్రవలుషాః వయమ్ వయగం రుహేమ రుహేమేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తేనక్షసంగం అనక్షసంగం వృష్టేర్ అనక్షసంగమిత్యనక్షసంగం వృష్టేర్యత్ యదక్షసంగం అక్షసంగం వృష్టేర్ అక్షసంగమిత్యక్షసంగం వృష్టేరుధైషం అధైషం యజమానస్ అధైషంకృతాయీషం యజమానస్ ప్రమాయుగం ప్రమాయుగగ్ సత్ ప్రమాయుగమిది ప్రమాయుగం సద్యం ఇయం కామయేత కామయేతప్రతిష్ఠిత అప్రతిష్ఠిత సద్ అప్రతిష్ఠిత్యప్రతిష్ఠిత సదితి ఇత్యారోహం ఆరోహం తస్మై ఆరోహమిత్యారోహం తస్మై వృష్టేర్ వృష్టేదేష ఏష వై వై వనస్పతీనాం వనస్పతీనామ ప్రతిష్ఠిత అప్రతిష్ఠితోప్రతిష్ఠిత అప్రతిష్ఠితైత్యప్రతిష్ఠిత అప్రతిష్ఠిత అప్రతిష్ఠితైత్యప్రతిష్ఠిత ఏవతి భవతి ఇయం కామయేత కామయేత పశు అపశు సద్ సదితి ఇత్యపర్ణం అపర్ణం తస్మై తస్మై శుష్కాగ్రం శుష్కాగ్రం వృష్టేర్ శుష్కాగ్రమిది శుష్కాగ్రం దృశ్యేదేశ ఏష వై వై వనస్పతీనా వనస్పతీనామపశవ్యః అపశవ్యో పశు అపశురేవ ఏవతి భవతియమ్ ఇం కామయేత కామయేత పశుమాన్ పశుమాన్ స్యాత్ పశుమానిది పశుమాన్ స్యాదితి ఇది బహువర్ణం బహువర్ణం తస్మై బహువర్ణమిది బహువర్ణం తస్మై బహుశాఖం బహుశాఖం వృశ్చేత్ బహుశాఖమిది బహుశాఖం వృశ్చేదేశ ఏష వై వై వనస్పతీనాం వనస్పతీనాం పశవ్యః పశవ్యః పశుమాన్ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏవతి భవతి ప్రతిష్ఠితం ప్రతిష్ఠితం వృశ్చేత్ ప్రతిష్ఠితమిది ప్రతిష్ఠితం వృశ్చేత్ ప్రతిష్టాకామస్ ప్రతిష్టాకామస్యైష ప్రతిష్టాకామస్యేది ప్రతిష్టాకామస్య ఏష వై వై వనస్పతీనాం వనస్పతీనాం ప్రతిష్ఠిత ప్రతిష్ఠితో యః ప్రతిష్ఠితేది ప్రతిష్ఠిత యస్ సమే సమే భూమ్యై భూమ్యై స్వాత్ స్వాద్యోనేః యోనే రూఢ రూఢ ప్రతి ప్రత్యేవ ఏవ తిష్టతి తిష్టతి యః ప్రత్యంగ్ ప్రత్యంగుపనద ఉపనదస్తం ఉపనద ఇత్యుపనద తం వృశ్చేత్ వృశ్చేత్ సహ సహి మేధం మేధమభి అభ్యుపనత ఉపనత పంచారద్ని ఉపనత ఇత్యుపనద పంచారద్ని తస్మై పంచారద్ని పంచారద్ని తస్మై వృశ్చేత్ వృశ్చేద్యం యం కామయేత కామయేతోప ఉపైనం ఏనముత్తర ఉత్తరో యజ్ఞ ఉత్తర ఇత్యుదోదర యజ్ఞో నమేత్ నమేదితి ఇది పంచాక్షర పంచాక్షరా పండి పంచాక్షరేది పంచాక్షర పంక్తి పాంగ పాంగో యజ్ఞ యజ్ఞోయ ఉపైనం ఏనముత్తర ఉత్తరో యజ్ఞ ఉత్తర ఇత్యుదోదర యజ్ఞో నమది నమతి షడరత్నిం షడరత్నిం ప్రతిష్టాకామస్య షడరత్నమిది షడరత్నిం ప్రతిష్టాకామస్య షడ్ ప్రతిష్టాకామస్యేది ప్రతిష్టాకామస్య షడ్వై వా ఋతవ ఋతవ ఋతుషు ఋతుష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి సప్తారద్ని సప్తారద్ని పశుకామస్య సప్తారద్నిమిది సప్తారద్ని పశుకామస్య సప్తపద పశుకామస్యేది పశుకామస్య సప్తపద శక్వరి సప్తపదేది సప్తాపద శక్వరి పశవ పశవ శక్వరి శక్వరి పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే నవారద్నిం నవారద్నిం తేజస్కామస్య నవారద్నిమిది నవారద్నిం తేజస్కామస్య ధృవదా తేజస్కామస్యేది తేజ కామస్య త్రివృదా స్తోమేన త్రివృదేది త్రైవృదా స్తోమేన సంవితం సంవితం తేజ సంవితమిది సంవితం తేజస్త్రివృద్ త్రివృత్తేజశ్రీ త్రివృదిది త్రైవృద్ తేజస్యేవ ఏవ భవతి భవత్యేకాదశారద్నిం ఏకాదశారద్నిమింద్రియకామస్య ఏకాదశారద్నిమిత్యేకాదశారద్నిం ఇంద్రియకామస్యైకాదశాక్షరా ఇంద్రియకామస్యేది ఇంద్రియాకామస్య ఏకాదశాక్షరా త్రిష్టుక్ ఏకాదశాక్షరేత్యేకాదశాక్షర త్రిష్టుగింద్రియం ఇంద్రియం ద్రష్టుక్ త్రిష్టుగింద్రియావి ఇంద్రియావ్యేవ ఏవ భవతి భవతి పంచదశారద్నిం పంచదశారద్నిం భ్రాతృవ్యవద పంచదశారద్నిమిది పంచదశారద్నిం భ్రాతృవ్యవదః పంచదశ భ్రాతృవ్యవద ఇది భ్రాతృవ్యావద పంచదశో వజ్ర పంచదశ ఇది పంచదశ వజ్రో భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై సప్తదశారద్నిం భ్రాతృవ్యాభిభూత్యాది భ్రాతృవ్యాభిభూత్యై సప్తదశారద్నిం ప్రజాకామస్య సప్తదశారద్నిమిది సప్తదశారద్నిం ప్రజాకామస్య సప్తదశ ప్రజాకామస్యేది ప్రజాకామస్య సప్తదశ ప్రజాపతిః సప్తదశ ఇది సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేః ప్రజాపతిరివి ప్రజాపతిః ప్రజాపతేరాప్యై ప్రజాపతేరివి ప్రజాపతేః ఆప్యాదేకవింశత్యరత్నిం ఏకవింశత్యరత్నిం ప్రతిష్టాకామస్య ఏకవింశత్యరత్నిమిత్యేకవింశతి అరత్నిం ప్రతిష్టాకామస్యైకవింశ ప్రతిష్టాకామస్యేది ప్రతిష్టాకామస్య ఏకవింశ సోమానా ఏకవింశత్యేకవింశ సోమానాం ప్రతిష్ట ప్రతిష్ట ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠేది ప్రతిష్ట ప్రతిష్ఠిత్యా అష్టాశ్రి ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై అష్టాశ్రిర్భవతి అష్టాశ్రిత్యష్టాశ్రి భవత్యష్టాక్షర అష్టాక్షర గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షర గాయత్రీ తేజ తేజో గాయత్రీ గాయత్రీ గాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖం తేజస యజ్ఞముఖమిది యజ్ఞముఖం తేజసైవ ఏ గాయత్ర్యా గాయత్ర్యా యజ్ఞముఖేన యజ్ఞముఖేన సంవిత యజ్ఞముఖేనేది యజ్ఞముఖేన సంవిత సంవిత పృథివ్యై తాంతరిక్షాయ అంతరిక్షాయ త్వరే ద్వే ేది ఇహ ఆహైభ్యవైనం ఏనం లోకేభ్యోకేభ్య ప్రోక్షతి పరా అంచం పరా అంచం ప్ర ప్రోక్షతి ఉక్షతి పరాగ్ పరామివ ఇవ హి సువర్గ సువర్గో లోక సువర్గైతి సువహాగ లోక క్రూరం క్రూరమివ ఇవ వై వా ఏతత్ ఏతత్కరోతి కరోతి యత్ యత్ ఖనతి ఖనత్యపః అపోవ అవనయతి నయతి శాంతి శాంతి యవమతి యమమతీరవ యమమతీరివామతి అవనయతి నయత్యోర్గ్ ఊర్గ్వై వైయవ యజమానేన యూప యూప సంమిత సంమితో యావాన్ సంమిత సంమిత యావానేవ ఏవయజమాన యజమానస్తావదీం తావదీమేవ ఏవాస్మిన్ అస్మిన్నోర్జం ఊర్జం దధాది దధాది పితృణాం పితృణాగుం సదనం సదనమసి అసీతి ఇది బర్హి బర్హిరవ అవస్తృణాది స్తృణాది పితృదేవత్యం పితృదేవత్యగం హి పితృదేవత్యమిది పితృదేవత్యం హేతత్ ఏతద్యన్నిఘాతం నిఘాతం యత్ నిఘాతమిది నిఘాతం యద్బర్హి బర్హిరణమస్తీర్య అనవస్తీర్య మినుయాద్ అనవస్తీర్యేద్యనవస్తీర్య మినుయాద్దృదేవత్య ఋదేవత్యో నిఘాత ఋదేవత్య ఇది పితృదేవత్య నిఘాత స్యాద్ నిఘాత ఇది నిఘాత స్యాద్బర్హి బర్హిరవస్తీర్య అవస్తీర్య వినోది అవస్తీర్యేత్యవాస్తీర్య వినోద్యస్యాం అస్యామేవ ఏవైనం ఏనం వినోతి వినోది యూపశకలం యూపశకలమవ యూపశకలమిది యూపశకలం అవాహాస్యతి అస్యతి సతేజసం సతేజసమేవ సతేజసమితి సా తేజసం ఏవైనం ఏనం వినోతి వినోతి దేవ దేవస్వా స్వా సవిత సవితమధ్వా మధ్వానతో అమనక్తి ఇత్యాహ ఆహ తేజస తేజసైవ ఏవైనం ఏనమనక్తి అనక్తి సువిప్లాభ్య సువిప్లాభ్య స్వా సువిప్లాభ్యేది సో విప్లాభ్య ఔషధీభ్య ఔషధీభ్యైతి ఔషధీభ్యేత్యోషధీభ్య చశాలం చశాలం ప్రతి ప్రతి ముంచతి ముంచతి తస్మాత్ తస్మాచ్చీరుషద శీరుషద ఔషధయ ఔషధయ ఫలం ఫలం గృహ్ణంది గృహ్ణంది అనక్తి అనక్తి తేజ తేజో వై వా ఆజ్యం ఆజ్యం యజమానేన యజమానేన అగ్నిష్టా అగ్నిష్టాశ్రి అగ్నిష్టేత్యగ్నిస్థ అశ్రి సంవిద సంవిధాయత్ సంవిదే సంవిద యదగ్నిష్టా అగ్నిష్టామశ్రిం అగ్నిష్టామిత్యగ్నిస్థ అశ్రిమనగ్ని అనగ్ని యజమానం యజమానమేవ ఏవ తేజస తేజసానగ్ని అనగ్యాంతం ఆంతమనగ్ని ఆంతమిత్యా అంతం అనగ్యాంతం ఆంతమేవ ఆంతమిత్యా అంతం ఏవ యజమానం యజమానం తేజస తేజసానగ్ని అనగ్ని సర్వద సర్వద పరి పరివృషది వృషద్యపరివర్గం అపరివర్గమేవ అపరివర్గమిత్యపరివర్గం ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దధాది దధాద్యుత్ ఉద్యమం నివర్గస్తభాన స్తభానా ఆంతరిక్షం అంతరిక్షం ఋణ ఋణేది ఇత్యాహ ఆయషాం ఏషాం లోకానాం లోకానాం విధృత్యై విధృత్యై వైష్ణవ్యా విధృత్యాధృత్యై వైష్ణవ్యర్చ విచాకల్పయతి కల్పయతి వైష్ణవ వైష్ణవో వై వై దేవతయా దేవతయా యూప యూపస్వయా స్వయైవ ఏవైనం ఏనం దేవతయా దేవతయా కల్పయతి కల్పయతి ద్వాభ్యాం ద్వాభ్యాం కల్పయతి కల్పయతి ద్విపాద్ ద్విపాద్యజమాన ద్విపాది ద్వీపాద్ యజమాన ప్రదర్శ్యై ప్రదర్శ్యత్యయం ప్రదర్శ్యత్యాది ప్రదేశ్యత్యై యం కామయేత కామయేత తేజస తేజసైనం ఏనం దేవతాభిః దేవతాభిరింద్రియేణ ఇంద్రియేణ వి జగద్ధేయం అర్థేయమిది నిత్యగ్నిష్టాం అగ్నిష్టాం తస్య అగ్నిష్టామిత్యగ్నిస్థాం తస్యాశ్రిం అశ్రిమాహవనీయాత్ ఆహవనీయాదిత్థం ఆహవనీయాదిత్యాహవనీయాత్ ఇత్థం వా వేత్థం ఇత్థం వా వాతి అధినావయేత్ నావయేత్తేజస తేజసైవ ఏవైనం ఏనం దేవతాభిః దేవతాభిరింద్రియేణ ఇంద్రియేణ వి వ్యర్థయతి అర్థయతియం యం కామయేత కామయేత తేజస తేజసైనం ఏనం దేవతాభిః దేవతాభిరింద్రియేణ ఇంద్రియేణ సమ్ సమర్థయేయం అర్థయేయమిది ఇత్యగ్నిష్టాం అగ్నిష్టాం తస్య అగ్నిష్టామిత్యగ్నిస్థాం తస్యాశ్రిం అశ్రిమాహవనీయేన ఆహవనీయేన సమ్ ఆహవనీయేనేత్యాహవనీయేన సంవినయాద్ వినయాత్ తేజస తేజసైవ ఏవైనం ఏనం దేవతాభిః దేవతాభిరింద్రియేణ ఇంద్రియేణ సమ్ సమర్థయతి అర్థయతి బ్రహ్మవనిం బ్రహ్మవనిం ద్వా బ్రహ్మవనిమిది బ్రహ్మవనిం తాక్షత్రవనిం క్షత్రవనిమిది క్షత్రవనిమిది క్షత్రవనిం ఇత్యాహ ఆహ యథాయజుః యథాయజురేవ యథాయజురితి యథాయజుః ఏవైతత్ ఏతత్పరి పరిద్రియతి దేయత్యోర్గ్ ఊర్వై వైరశనా రశనా యజమానేన యజమానేన యూప యూప సంమిత సంమితో యజమానం సంమిత ఇది సంమిత యజమానమేవ ఏవోర్జా ఊర్జాసం సమర్థయతి అర్థయతి నాభిదగ్నే నాభిదగ్నే పరి నాభిదగ్నేతి నాభిదగ్నే పరిద్రియతి నాభిదగ్నే నాభిదగ్న ఏవ నాభిదగ్నేతి నాభిదగ్నే ఏవాస్మై అస్మా ఊర్జం ఊర్జం దాది దాది తస్మాత్ తస్మాన్నాభిదగ్నే నాభిదగ్న ఊర్జ నాభిదగ్నేతి నాభిదగ్నే ఊర్జా భుంజతే భుంజతేయం ఇం కామయేత కామయేదోర్జ ఊర్జైనం ఏనం వి వ్యర్థయేయం అర్థయేయమిది ఇత్యూర్ధ్వా ఊర్ధ్వాం వా తస్య తస్యావాచీం అవాచీం వా అవోహేద్ ఊహేదూర్జ ఊర్జైవ ఏవైనం ఏనం వి వ్యర్థయతి అర్థయతి ఇది కామయేత కామయేత వర్షుక వర్షుక పర్జన్య పర్జన్య స్యాద్ స్యాదితి ఇత్యవాచీం అవాచీమవ అవోహేద్ ఊహేద్దృష్టిం వృష్టిమేవ ఏవని నియచ్చతి యచ్చతి యది యది కామయేత కామయేత అవర్షుక అవర్షుక స్యాద్ స్యాదితి ఇత్యూర్ధ్వాం ఊర్ధ్వామత్ ఉదూహేద్ ఊహేద్దృష్టిం వృష్టిమేవ ఏవోద్ ఉద్యచ్చతి యచ్చతి తృణా తృణాన్నిఘాతం నిఘాతం మనుష్యాణా నిఘాతమిది నిఘాతం మనుష్యాణమూర్ధ్వం ఊర్ధ్వం నిఘాతాద్ నిఘాతాదా నిఘాతాది నిఘాతాద్ ఆరశనాయాః రశనాయా ఔషధీనా ఔషధీనాగం రశనా రశనాశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానామూర్ధ్వం ఊర్ధ్వం రశనాయాః రశనాయా ఆ చషాలాద్ చషాలాదింద్రస్య ఇంద్రస్య చషాలం చషాలకం సాధ్యానాం సాధ్యానామతిరిక్తం అతిరిక్తకం సహ అతిరిక్తమిత్యతిరిక్తం స వై వా ఏష సర్వదేవత్యః సర్వదేవత్యో యత్ సర్వదేవత్రేతి సర్వాదేవత్యః యద్యూప యోపో యత్ యద్యూపం యూపం వినోతి వినోతి సర్వాః సర్వా ఏవ ఏవ దేవతాః దేవతాః ప్రీణాది ప్రీణాది యజ్ఞేన యజ్ఞేన వై వై దేవతాః దేవాః స్వర్గం స్వర్గం లోకం స్వర్గమితి స్వహాగం లోకమాయన్ ఆయందే తే మన్యంత అమన్యంత మనుష్యాః మనుష్యాన నోన్వాభవిష్యంతి అన్వాభవిష్యంతీతి అన్వాభవిష్యంతీతి నోహాభవిష్యంతి ఇది తే రూపేణ రూపేణ యోగయిత్వా యోగయిత్వా స్వర్గం స్వర్గం లోకం స్వర్గమితి స్వహాగం లోకమాయన్ ఆయందం తమ్ ఋషయ ఋషయో రూపేణ రూపేణైవ ఏవాను అను ప్రాజానన్ అజానంద తద్యూపస్య యూపస్య యూపత్వం యూపత్వం యత్ యూపత్వమిది యూపత్వం యద్యూపం యూపం వినోతి వినోతి స్వర్గస్య స్వర్గస్య లోకస్య స్వర్గస్య స్వహాగస్య లోకస్య ప్రజ్ఞాద్ది ప్రజ్ఞాద్ది పురస్తాత్ ప్రజ్ఞాద్యా ప్రాజ్ఞాద్ది పురస్తాన్ వినోతి వినోతి పురస్తాత్ పురస్తాద్ది యజ్ఞస్య యజ్ఞస్య ప్రజ్ఞాయతే ప్రజ్ఞాయతే ప్రజ్ఞానం ప్రజ్ఞాయత ఇది ప్రజ్ఞాయతే అప్రజ్ఞాతకం హి అప్రజ్ఞాతమిత్యప్రజ్ఞాతం హి తద్ తద్యదిపన్నే అధిపన్న ఆహో అధిపన్న ఇత్యదిపన్నే ఆహో ఇదం ఇదం కార్యం కార్యమాసీత్ ఆసీదితి ఇది సాధ్యా సాధ్యా వై వై దేవా దేవాయజ్ఞం యజ్ఞమతి అత్యమన్యంద అమన్యందతాన్ తాన్ యజ్ఞ యజ్ఞో నాస్పృశత్ అస్పృశత్తాన్ తాయ్యస్య యజ్ఞస్యాతిరిక్తం అతిరిక్తమాసీత్ అతిరిక్తమిత్యతిరిక్తం ఆసీత్ తదస్పృశత్ అస్పృశదతిరిక్తం అతిరిక్తం వై అతిరిక్తమిత్యతిరిక్తం వా ఏతద్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య యదగ్నౌ అగ్నావగ్నిం అగ్నిం మధిత్వా మధిత్వా ప్రహరతి ప్రహరత్యతిరిక్తం ప్రహరతి ప్రహరతి అతిరిక్తమేతద్ అతిరిక్తమిత్యతిరిక్తం ఏతద్యూపస్య యూపస్య యదూర్ధ్వం ఊర్ధ్వం చషాలాత్ చషాలాత్తేషాం తేషాం తద్ తద్భాగధేయం భాగధేయం తాన్ భాగధేయమిది భాగధేయం తానేవ ఏవతేన తేన ప్రీణాది ప్రీణాది దేవా దేవా వై వై సర్గస్థిరే సర్గస్థిరే సోమే సర్గస్థిరే సాంస్థిరే సోమే ప్రసృజ సృజోహరన్ అహరం ప్రయూపం యూపందే తే మన్యంత అమన్యంత యజ్ఞవేషసం యజ్ఞవేషసం వై యజ్ఞవేషసమిది యజ్ఞావేషసం వా ఇదం ఇదం కుర్మ కుర్మ ఇది తే పరస్తరం ప్రస్తరగ్రసృజా ప్రస్తరమిది ప్రాసరం సృజా నిష్క్రయణం నిష్క్రయణమవశ్యన్ నిష్క్రయణమితి నిక్రయణం అవశ్యన్ స్వరం స్వరం యూపస్య యూపస్య సర్గస్థిరే సర్గస్థిరే సోమే సర్గస్థిరే సాంస్థిరే సోమే ప్రస్తరం ప్రస్తరగం హరది ప్రస్తరమిది ప్రాస్తరం హరది జుహోది జుహోది స్వరం స్వరమయజ్ఞవేషసాయ అయజ్ఞవేషసాయజ్ఞావేషసాయ సాధ్యావి ఏవాస్మిన్ అస్మిన్ లోకే లోకాసన్ ఆసన్న నాన్యత్ అన్యత్కిం కించన చరమిషత్ విషరత్ తేగిం అగ్నిమేవ ఏవాగ్నే అగ్నే మేధాయ మేధాయ ఆలభంత అలభంతన న్యత్ అన్యదాలంభ్యం ఆలంభ్యమవిందన్ ఆలంభ్యమిత్యాలంభ్యం అవిందన్ తతోర్వై వా ఇమా ఇమాస్ ప్రజా ప్రజాస్ప్ర ప్రజాప్రాజా ప్రాజాయంత ఇచారయంతగ్నౌ అగ్నాగ్నిమ్ అగ్నిమ్ మథిత్వా ప్రహరది ప్రహరది ప్రజానాం ప్రహరదేది ప్రహరది ప్రజానాం ప్రజననాయ ప్రజానామిది ప్రజానాం ప్రజననాయ రుద్ర ప్రజననాయేది ప్రజలనాయ రుద్రో వై ప్రాయషయత్ని అగ్నిర్యజమాన యజమాన పశు పశుర్యత్పశుం పశుమారభ్య ఆలభ్యాగ్నిమ్ ఆలభ్యేత్యాలభ్య అగ్నిం మంథేర్ మంథేర్ద్రుద్రాయ రుద్రాయ యజమానం యజమానమపి అభిరుధ్యాద్ రుద్ధ్యా ప్రమాయక ప్రమాయక స్యాద్ ప్రమాయక ఇది ప్రామాయక స్యాదథో అథో ఖలు అథో యజ్ఞథో ఖల్వాహో ఆహురగ్ని అగ్ని సర్వాహ సర్వా దేవతాహ దేవతా హవిః హవిరేతత్ ఏతద్యత్ యత్పశు పశురితి ఇది యత్ యత్పశుం పశుమారభ్య ఆలభ్యాగ్నిం ఆలభ్యేత్యాలభ్య అగ్నిం మంథతి మంథతి హవ్యాయ హవ్యాయైవ ఏవాసన్నాయ ఆసన్నాయ సర్వాహ ఆసన్నాయేత్యాసన్నాయ సర్వా దేవతాహ దేవతా జనయతి జనయత్యుపాకృత్య ఉపాకృత్యైవ ఉపాకృత్యేత్యుపాకృత్య ఏవ మంథ్య మంథ్యస్తత్ అన్న నేవ ఇవాలబ్ధం ఆలబ్ధన్న ఆలబ్ధమిత్యాలబ్ధం నేవ ఇవానాలబ్ధం అనాలబ్ధమగ్నే అనాలబ్ధమిత్యనాలబ్ధం అగ్నేర్జనిత్రం జనితమసి అసీది ఇత్యాహ ఆహాగ్నే అగ్నేర్హి ఏతజ్జనిత్రం జనిత్రం వృషణౌ వృషణౌ స్థ సహి ఇత్యాహ ఆహ వృషణౌ వృషణౌ హి హేతౌ ఏతావుర్వశీ ఉర్వశ్యసి అస్యాయుః ఆయురసి అసీది ఇత్యాహ ఆహ విచనత్వాయ విచనత్వాయ ఘతేన విచనత్వాయేతి విచనత్వాయ ఘతేనాక్తే అక్తే వృషణం అక్తే ఇత్యక్తే వృషణం దధాథాం దధాథామితి ఇత్యాహ ఆహ వృషణం వృషణం హి హేతే ఏతే దధాతే ఏతే ఇతేతే దధాతే యే దధాతే ఇతి దధాతే యే అగ్నిమ్ యే ఇతి యే అగ్నిమ్ గాయత్రం గాయత్రం ఛందః ఛందోను అను ప్రజాయస్స జాయస్వేతి ఇత్యాహ ఆహ ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవైనం ఏనం ప్రజనయతి జనయత్యగ్నయే అగ్నే మత్స్యమానాయ మత్స్యమానాయను అను బ్రూహి బ్రూహీతి ఇత్యాహ ఆహ సావిత్రీం సావిత్రీం ఋచం ఋచమను అన్వాహ ఆహ సృతృప్రసూత సృతృప్రసూత ఏవ సృతృప్రసూత ఇది సృతృప్రసూత ఏవైనం ఏనం మంథతి మంథతి జాతాయ జాతాయను అను బ్రూహి బ్రూహి ప్రహ్రియమాణాయ ప్రహ్రియమాణాయను ప్రహ్రియమాణాయేది ప్రహ్రియమాణాయ అను బ్రూహి బ్రూహీతి ఇత్యాహ ఆహ కాండే కాండే కాండే కాండ ఏవ కాండే కాండే కాండే కాండే ఏవైనం ఏనం క్రియమాణే క్రియమాణే సమ్ సమర్థయతి అర్థయతి గాయత్రీ గాయత్రీ సర్వాహ సర్వాను అన్వాహ ఆహ గాయత్రసందాహ గాయత్రసందా వై గాయత్రసందా ఇది గాయత్రసందాహ వా అగ్ని అగ్నిస్వేన స్వేనైవ ఏవైనం ఏనం ఛందసా ఛందసాసం సమర్థయతి అర్థయత్యగ్నిః అగ్నిః పురా పురా భవతి భవత్యగ్నిమ్ అగ్నిమ్ మథిత్వా మథిత్వా ప్రహరతి హరతి తౌ తౌ సంభవంతౌ సంభవంతౌ యజమానం సంభవంతావితి సంభవంతౌ యజమానమభి అభిసం సంభవతః భవతో భవతం భవతమునః సమనసౌ సమనసావితి సమనసావితి సా మనసౌ ఇత్యాహ ఆహ శాంతీ శాంతీ ప్రహృత్య ప్రహృతిర్హోతి ప్రహృత్యేది ప్రహృత్య విహోతి జాతాయ జాతాయైవ ఏవాస్మై అస్మాన్నం అన్నమపి అపి దధాతి దధాత్యాజ్యేన ఆజ్యేన జుహోతి జుహోత్యేతత్ ఏతద్వై వా అగ్నేః అగ్నేః ప్రియం ప్రియం ధామ ధామయత్ యదాజ్యం ఆజ్యం ప్రియేణ ప్రియేణైవ ఏవైనం ఏనం ధామ్నా ధామ్నాసం సమర్థయతి అర్థయత్యసో అథో తేజస అథో ఇత్యథో తేజసేతి తేజస ఇషేత్రా తేతి ఇది బర్హి బర్హిరా ఆదత్తే దత్తరిచ్చతే ఇచ్చత ఇవ ఇవ హి ఏషయ యోజతే యజత ఉపవీ ఉపవీరసి ఉపవీరిత్యుపవీ అసీతి ఇత్యాహ ఆహోప ఉపదిహ్యేనాన్ ఏనానాకరోతి ఆకరోత్యుపో ఆకరోతీత్యాకరోతి ఉపో దేవాన్ ఉపో ఇత్యుపో దేవాన్ దైవీ దైవీ వృషః వృషః ప్రాగుః అగురితి ఇత్యాహ ఆహ దైవీ దైవీ హ్యేతాహ ఏతా విషః విషః సతీ సతీర్దేవాన్ దేవానుపజంది ఉపజంది వన్హీ ఉపజందీర్తిపాయంది వన్హీ ఋషుజ ఋషి ఇత్యాహ ఆహర్త్రిజ ఋత్యుజో వై వై వన్హయ వన్హయ ఋషిజ ఋషిజస్తస్మాత్ తస్మాదేవం ఏమాహ ఆహ బృహస్పతే బృహస్పతే ధారయ ధారయా వసూని వసూనీతి ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే హవ్యా హవ్యాతే తే సుగంధాం సుగంధామిది ఇత్యాహ ఆహ స్వయతి స్వయత్యేవ ఏవైనాన్ ఏనాం దేవ దేవత్రష్టః త్రష్టర్వసు వసురణ్వ రణ్వేతి ఇత్యాహ ఆహత్రష్టాః త్రష్టా వై వై పశూనాం పశూనాం మిథునానాం మిథునానాగం రూపకృత్ రూపకృద్రూపం రూపకృతి రూపాకృత్ రూపమేవ ఏవ పశుషు పశుషు దధాతి దధాతి రేవతీః రేవతీరమధ్వం రమధ్వమిది ఇత్యాహ ఆహ పశవః పశవో వై వై రేవతీః రేవతీః పశూన్ పశూనేవ ఏవాస్మై అస్మై రమయతి రమయతి దేవస్య దేవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇతి రశనాం రశనామా ఆదత్తే దత్తే ప్రసూత్యై ప్రసూత్యాశ్వినోః ప్రసూత్యాది ప్రాసూత్యై అశ్వినోర్ బాహుభ్యాం బాహుభ్యామిది బాహుభ్యామిది బాహుభ్యాం ఇత్యాహ ఆహాశ్వినౌ అశ్వినౌ హి దేవానాం దేవానామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం పూష్ణః పూష్ణోహస్తాభ్యాం హస్తాభ్యామిది ఇత్యాహ ఆహయత్యై యత్యాదస్య రతస్య త్వా త్వా దేవహవిః దేవహవిః పాశేన దేవహవిరితి దేవహవిః పాశేన ఆరభే రభైతి ఇత్యాహ ఆహ సత్యం సత్యం వై వారతం ఋతకం సత్యేన సత్యేనైవ ఏవైనం ఏనమృతేన ఋతేనా ఆరభతే రభతే క్ష్మయా అక్ష్మయా పరి పరిహరతి హరతి వధ్యం వధ్యగం హి హి ప్రత్యంచం ప్రత్యంచం ప్రతిమంచంది ప్రతిమంచంది వ్యావృత్తి ప్రతిమంచందేది ప్రతిమంచంది వ్యావృత్తి ధర్ష వ్యావృత్యా ఇది ఆవృత్తి ధర్ష మానుషాన్ మానుషానిది ఇది నియునక్తి వినక్తి ధృత్యై ధృత్యా అభ్య అభ్యస్వా అభ్యక్తిభ్య ఓషధేభ్య ఓషధేభ్యస్ప్ర ఓషధేభ్యోషధేభ్య ప్రోక్షామి ఉక్షామీతి ఇత్యాహ ఆహాభ్య అభ్యో హి అభ్యేభ్యేషేభ్య ఓషధేభ్య సంభవతి ఓషధేభ్యోషధేభ్య సంభవతి యత్ సంభవతీతి సంభవతి యత్ పశు పశురపాం అపాం పేరు పేరురసి అసీతి ఇత్యాహ ఆహైష హ్యపాం అపాం మాతా పాతాయ యో మేధాయ మేధాయారభ్యతే ఆరభ్యతే స్వాత్తం ఆరభ్యత ఇత్యాహారభ్యతే స్వాత్తంచిత్ చిత్ సదేవం సదేవం హవ్యం సదేవమితి సా దేవం హవ్యమాప ఆపో దేవీ దేవీ స్వదత స్వదతైనం ఏనమిది ఇత్యాహ ఆహ స్వయతి స్వయత్యేవ ఏవైనం ఏనముపరిష్టాత్ ఉపరిష్టాత్ర ప్రోక్షతి ఉక్షత్యుపరిష్టాత్ ఉపరిష్టాదేవ ఏవైనం ఏనం మేధ్యం మేధ్యం కరోతి కరోతి పాయేతి పాయేత్యంతరత అంతరత ఏవైనం ఏనం మేధ్యం మేధ్యం కరోతి కరోత్రథస్తాత్ రథస్తాదుప ఉపోక్షతి ఉక్షతి సర్వత సర్వత ఏవైనం ఏనం మేధ్యం మేధ్యం కరోతి కరోతీతి కరోతి అంగినా వై వై హోత్రా హోత్రాదేవా దేవా అసురాన్ అసురానభి అభ్యభవన్ అభవన్నగ్నయే అగ్నయే సమిధ్యమానాయ సమిధ్యమానాయను సమిధ్యమానాయేతి సమిధ్యమానాయ అనుబ్రూహి బ్రూహీతి ఇత్యాహ ఆహ భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై సప్తదశ భ్రాతృవ్యాభిభూత్యాయి భ్రాతృవ్యాభిభూత్యై సప్తదశ సామిధేనీ సప్తదశేతి సప్తాదశ సామిధేనీరును సామిధేనీరితి సామిధేనీ అన్వాహ ఆహ సప్తదశః సప్తదశః ప్రజాపతిః సప్తదశైతి సప్తాదశః ప్రజాపతిః ప్రజాపతేః ప్రజాపతిరిది ప్రజాపతిః ప్రజాపతేరాబ్జీ ప్రజాపతేరిది ప్రజాపతేః ఆబ్జీ సప్తదశ సప్తదశాను సప్తదశేతి సప్తాదశ అన్వాహ ఆహ ద్వాదశ ద్వాదశమాసాహ మాసా పంచ పంచర్తవః ఋతవస్సః ససంవత్సరః సంవత్సర సంవత్సరం సంవత్సర ఇది సంవత్సర సంవత్సరం ప్రజా సంవత్సరమితి సంవత్సరం ప్రజాను ప్రజా ప్రజా అను ప్రజాయందే జాయందే ప్రజానాహం ప్రజానాహం ప్రజననాయ ప్రజానామితి ప్రజానాహం ప్రజననాయ దేవా ప్రజననాయేతి ప్రజననాయ దేవా వై వై సామిధేనీ సామిధేనీరనోచ్య సామిధేనీరితి సామిధేనీ అనోచ్యయజ్ఞం అనోచ్యేత్యనోచ్య యజ్ఞన్ నాను అన్వపశ్యన్ అపశ్యాన్ సహ స ప్రజాపతిః ప్రజాపతిస్తూష్ణీం ప్రజాపతిరితి ప్రజాపతిః తూష్ణీమాఘారం ఆఘారమా ఆఘారమిద్యాఘారం ఆఘారయత్ అఘారయత్తదః తదో వై వై దేవా దేవాయజ్ఞం యజ్ఞమను అన్వపశ్యన్ అపశ్యనయత్ యత్తూష్ణీం తూష్ణీమాఘారం ఆఘారమాఘారయతి ఆఘారమిత్యాఘారం ఆఘారయతి యజ్ఞస్య ఆఘారయతీత్యాఘారయతి యజ్ఞస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యాసురేషు అనుఖ్యాత్యానుఖ్యాత్యై అసురేషు వై వై యజ్ఞ యజ్ఞాసీత్ ఆసీత్తం తం దేవా దేవాస్తూష్ణీగుం హోమేన తూష్ణీగుం హోమేన వృంజత తూష్ణీగుం హోమేనేతి తూష్ణీం హోమేన అవృంజత యత్తూష్ణీం తూష్ణీమాఘారం ఆఘారమాఘారయతి ఆఘారమిత్యాఘారం ఆఘారయతి భ్రాతృవ్యస్య ఆఘారయతీత్యాఘారయతి భ్రాతృవ్యస్యైవ ఏవ తద్యజ్ఞం యజ్ఞం వృందే వృందే పరిధీన్ పరిధీన్ సమ్ పరిధీనిది పరిధీన్ సమ్ మహర్షి మహర్షి పునాతి పునాత్యేవ ఏవైనాన్ ఏనాం త్రిస్త్రి త్రిస్త్రిస్సం త్రిస్త్రిత్రిహేత్రిః సమ్ మహర్షి మహర్షి త్ర్యావృత్ త్ర్యావృద్ధి త్ర్యావృతి త్రే ఆవృత్ హి యజ్ఞ యజ్ఞసో అథో రక్షసాం అథో యజ్ఞసో రక్షసామపహత్యై అపహత్యై ద్వాదశ అపహత్యాపాహత్యై ద్వాదశ సంపద్యంతే పద్యంతే ద్వాదశ ద్వాదశమాసాః మాసా సంవత్సరః సంవత్సర సంవత్సరం సంవత్సర ఇది సంవత్సరః సంవత్సరమేవ సంవత్సరమిది సంవత్సరం ఏవ ప్రీణాతి ప్రీణాత్యథో అథో సంవత్సరం అథో ఇత్యథో సంవత్సరమేవ సంవత్సరమిది సంవత్సరం ఏవాస్మై అస్మా ఉప ఉపదధాతి దధాతి సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహారస్య లోకస్య సమష్టి సమష్ట్యా శిర సమష్ట్యాష్టి శిరో వై వాయత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ ఆఘారోగ్ని ఆఘార ఇత్యాఘార అగ్నిసర్వాహ సర్వా దేవతాహ దేవతాయత్ యదాఘారం ఆఘారమాఘారయతి ఆఘారమిత్యాఘారం ఆఘారయతి శీర్షత ఆఘారయతీత్యాఘారయతి శీర్షత ఏవ ఏవయజ్ఞస్య యజ్ఞస్య యజమాన యజమానస్సర్వాహ సర్వా దేవతాహ దేవతావ అవరుంధే రుంధే శిర శిరో వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ యదాఘార ఆఘార ఆత్మా ఆఘార ఇత్యాఘార ఆత్మా పశు పశురాఘారం ఆఘారమాఘార్య ఆఘారమిత్యాఘారం ఆఘార్య పశు ఆఘార్యేత్యాఘార్య పశుపుంసం సమనక్తి అనక్తి ఆత్మన్ ఆత్మన్నేవ ఏవ యజ్ఞస్య యజ్ఞస్య శిర శిర ప్రతి ప్రతిదధాది దధాది సమ్ సందే ఏ ప్రాణ ప్రాణో వాయున ప్రాణైతి ప్రాణ వాయునా గచ్చదాం గచ్చదామిది ఇత్యాహ ఆహ వాయుదేవత్యః వాయుదేవత్యో వై వాయుదేవత్యై వాయుదేవత్యః వై ప్రాణ ప్రాణో వాయు ప్రాణైతి ప్రాణ వాయావేవ ఏవాస్య అస్య ప్రాణం ప్రాణం జుహోతి ప్రాణమిది ప్రాణం జుహోతి సమ్ సంయజత్రై యజత్రైరంగాని రంగాని సమ్ సంయజ్ఞపతిః యజ్ఞపతిరాశిషాః యజ్ఞపతిరితి యజ్ఞాపతిః ఆశిషేతి ఆశిషేత్యాశిషాః ఇత్యాహ ఆహ యజ్ఞపతి యజ్ఞపతిమేవ యజ్ఞపతిమితి యజ్ఞాపతి ఏవాస్య అశిషం ఆశిషం గమయతి ఆశిషమిశిషం గమయతి విశ్వరూప విశ్వరూపో వై విశ్వరూప ఇది విశ్వరూప వై థాష్ట్ర ష్ట ఉపరిష్టాత్ ఉపరిష్టాత్ పశు పశుమే అభ్యమీద్ అపమీతస్మాత్ తస్మాదుపరిష్టాత్ ఉపరిష్టాత్ పశో పశోర్న నావ అపద్యంతి యదుపరిష్టాత్ ఉపరిష్టాత్ పశు పశుకం సమనక్తి సమనక్తి మేధ్యం సమనక్తి సమనక్తి మేధ్యమేవ ఏనం ఏనం కరోతి కరోత్యుజ ఋత్తుజో ప్రణీతే ప్రణీతే ఛందాగంసి ఛందాగస్యేవ ఏ వృణీతే వృణీతే సప్త సప్త వృణీతే వృణీతే సప్త సప్త గ్రామ్యా గ్రామ్యా పశవ పశవ సప్త సప్తారణ్యా ఆరణ్యా సప్త సప్త ఛందాగంసి ఛందాగస్య భయస్ ఉభయస్యావృద్ధి అవరుద్ధ్యా ఏకాదశ అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి ఏకాదశ ప్రయాజాన్ ప్రయాజాన్ యజతి ప్రయాజానితి ప్రయాజాన్ యజతి దశ దశ వై వై పశో పశో ప్రాణా ప్రాణా ఆత్మా ప్రాణా ఇది ప్రాణా ఆత్మైకాదశ ఏకాదశో యావాన్ యావానేవ ఏ పశు పశుస్తం తం ప్రయజతి యజతి పపామేక ఏక పరి పరిషయే శయ ఆత్మా ఆత్మైవ ఏవాత్మానం ఆత్మానం పరి పరిషయే శ్రే వజ్ర వజ్రో వై వై సధి సధిర్వజ్ర సధిరి సాధి వజ్రో యూపశకల యూపశకలో ఘతం యూపశకల ఇది యూపాశకల ఘతం ఖలు ఖలు వై వై దేవా దేవాజ్రం వజ్రం కృత్వా సోమం సోమమఘ్నన్ అఘ్నం ఘతేన ఘతేన ఆక్తౌ ఆక్తౌ పశుం పశుం రాయేథామిది ఇత్యాహ ఆహ వజ్రేణ వజ్రేణైవ ఏవైనం ఏనం వశే వశే కృత్వా లభతే ఆలభతే లభత ఇది లభతే పర్యగ్ని కరోతి పర్యగ్నిది పరి అగ్ని కరోతి సర్వహుతం సర్వహుతమేవ సర్వహుతమిది సర్వాహుతం ఏవైనం ఏనం కరోతి కరోతి స్కందాయ అస్కందాయాస్కందం అస్కందగం హి ఏతద్ తద్యద్ధుతస్య హుతస్య స్కందతి స్కందతి త్రిః త్రిః పర్యగ్ని పర్యగ్ని కరోతి పర్యగ్నిది పరి అగ్ని కరోతి త్ర్యావృత్ త్ర్యావృద్ధి త్ర్యావృద్ధి త్ర్యావృత్ యజ్ఞ యజ్ఞోథో అథో రక్షసాం అథో ఇత్యథో రక్షసామపహత్యై అపహత్యై బ్రహ్మవాదినః అపహత్యాపాహత్యై బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంత్యన్వారభ్య అన్వారభ్య పశూ అన్వారభ్య ఇత్యనో ఆరభ్య పశూ అన్వారభ్యాను ఆరభ్యాతి మృత్యవే మృత్యవే వై వాష నీయతే నీయతే పశు పశుస్తం తయ్యన్వారభేద అన్వారభేద ప్రమాయుక అన్వారభేదేత్యను ఆరభేద ప్రమాయుకో యజమాన ప్రమాయుక ఇది ప్రామాయుక యజమాన సద్ సదథో అథో ఖలు అథో ఇథో ఖల్వాహు ఆహు సువర్గాయ సువర్గాయ వై సువర్గాయేతి సువహాగాయ వా ఏష లోకాయ లోకాయ నీయతే నీయతే యత్ యత్ పశు పశురితి ఇది యత్ యన్న నాన్వారభేద అన్వారభేద సువర్గాద్ అన్వారభేదేత్యను ఆరభేద స్వర్గాల్లోకాద్ స్వర్గాది సువహాగాద్ లోకాద్యజమాన యజమానో హీయేత హీయోపాశ్రవణేభ్యాం అపాశ్రవణేభ్యామన్వారభతే అపాశ్రవణేభ్యామతి అపాశ్రవణేభ్యాం అన్వారభతే తత్ అన్వారభత ఇత్యనో ఆరభతే తన్న నేవ ఇవాన్వారబ్ధం అన్వారబ్ధం న అన్వారబ్ధమిత్యను ఆరబ్ధం నేవ ఇవానన్వారబ్ధం అనన్వారబ్ధమప అనన్వారబ్ధమిత్యను ఆరబ్ధం ఉపప్ర ప్రేష్య ఇష్యహోత హోదర్హవ్యా హవ్యా దేవేభ్య దేవేభ్యేది ఇత్యాహ ఆహేషితం ఇషితగం హి కర్మ కర్మ క్రియతే క్రియతే దేవతీ దేవతీర్యజ్ఞపతిం యజ్ఞపతిం ప్రియథా యజ్ఞపతిమితి యజ్ఞాపతి ప్రియథాపిశత ప్రియథేతి ప్రియథ ఆవిశత విశతేతి ఇత్యాహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏతదర్గిణా అర్గిణా పురస్సాద్ పురస్సాదేతి ఏతి రక్షసా రక్షసామపహత్యై అపహత్యై పృథివ్యా అపహత్యాపహత్యై పృథివ్యా సమృద సమృద పాహి సమృతి సమృద పాహీతి బర్హి బర్హ్యుప ఉపాసి అస్య స్కందాయ అస్కందాయ స్కన్నం అస్కందగం హి ఏతత్ తాద్యద్బర్హిషి బర్హిషి స్కందతి స్కందత్యథో అథో బర్హిషదం అథో ఇత్యథో బర్హిషదమేవ బర్హిషదమితి బర్హిషదం ఏవైనం ఏనం కరోతి కరోతి పరాయ పరాగా ఆవర్తతే వర్తతే ధ్వర్యుః అధ్వర్యుః పశోః పశో సంజ్ఞప్యమానాద్ సంజ్ఞప్యమానాద్ పశుభ్యః సంజ్ఞప్యమానాదితి సంజ్ఞప్యమానాద్ పశుభ్య ఏవ పశుభ్యైతి పశుభ్యః ఏవ తత్ తన్ని నింహురే ఆత్మనః ఆత్మనోనాభ్రస్కాయ అనాభ్రస్కాయ గచ్చతి అనాభ్రస్కాయేత్యనాభ్రస్కాయ గచ్చతి శ్రియం శ్రియం ప్రపశూన్ పశూనాత్మోది ఆత్మోది ఏం వేద వేద పశ్చాల్లోకా పశ్చాల్లోకా వై పశ్చాల్లోకేతి పశ్చాత్ లోకా వా ఏషా ప్రాచీ ప్రాచిదానీయతే ఉదానీయతే ఉదానీయతే యత్పత్నీ పత్నీ నమః నమస్తే తాతాన ఆతానేతి ఆతానేత్యాతాన ఇత్యాహ ఆహాదిత్యస్య ఆదిత్యస్య వై రశ్మయః రశ్మయ ఆతానాః ఆతానాస్తేభ్యః ఆతానా ఇత్యాతానాః తేభ్య ఏవ నమః నమస్కరోతి కరోత్యనర్వా అనర్వా ప్రేహి ఇహీతి ఇత్యాహ ఆహ భ్రాతృవ్యః భ్రాతృవ్యో వై వా అర్వా అర్వా భ్రాతృవ్యాపనుద్ధి భ్రాతృవ్యాపనుద్ధి హృదస్య భ్రాతృవ్యాపనుద్ధ్యాది భ్రాతృవ్యాపనుద్ధి హృదస్య కుల్యాం కుల్యామను అను సహ సహ ప్రజయా ప్రజయా సహ ప్రజేతి ప్రాజయా సహ రాజ రాజస్పోషేణ పోషేణేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్త ఆపః ఆపో దేవీ దేవీ శుద్ధాయువ శుద్ధాయువైతి శుద్ధాయువైతి శుద్ధాయువ ఇత్యాహ ఆహ యథాయుజు యథాయుజురేవ యథాయుజురితి యథాయుజు ఏవైతత్ ఏతరిత్యేతత్ పశోర్వై వా ఆలబ్ధస్య ఆలబ్ధస్య ప్రాణాన్ ఆలబ్ధస్యేత్యాలబ్ధస్య ప్రాణాంఛుక్ ప్రాణానికి ప్రాణాన్ శుగచ్చతి గచ్చతి వాగ్ వాకే తా ఆప్యాయతాం యాయతాం ప్రాణ ప్రాణస్తే ప్రాణైతి ప్రాణ తా ఆప్యాయతాం యాయతామిది ఇత్యాహ ఆహ ప్రాణేభ్యః ప్రాణేభ్య ఏవ ప్రాణేభ్యైతి ప్రాణేభ్యః ఏవాస్య అస్య శుచం శుచకం శమయతి శమయతి సా ప్రాణేభ్యః ప్రాణేభ్యోధి ప్రాణేభ్యైతి ప్రాణేభ్యః అధి పృథివీం పృథివీగం శుక్ శుక్ ప్రవిశతి విశతి శం శమహోభ్యాం అహోభ్యామితి అహోభ్యామిత్యహోభ్యాం ఇది నిమేది నిజత్యహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహారాత్రాభ్యాం ఏ పృథివ్యై పృథివ్యై శుచం శుచకం శమయతి శమయత్యోషధే ఔషధే ప్రాయస్వ ప్రాయస్వైనం ఏనగ్స్వధితే స్వధితే మా స్వధితైస్వాధితే మైనం ఏనగం హిగుంసీ హిగుంసీరి ఇత్యాహ ఆహవజ్ర వజ్రో వై వై స్వధితి స్వధితి శాంతి స్వధితిరి స్వాధితి శాంతి పార్శ్వద పార్శ్వద ఆచ్యవి శ్రీమధ్యద మధ్యతో హిమనుషాహ అనుషా ఆచ్యంది ఆచ్యంది తిరశ్చీనం ఆచ్యందీత్యాచ్యంది తిరశ్చీనమా ఆచ్యతి క్షత్రనోచీనం అనోచీనగం హి హిమనుషాహ అనుషా ఆచ్యంది ఆచ్యంది వ్యావృత్తి ఆచ్యందీత్యాచ్యంది వ్యావృత్తి రక్షసాం వ్యావృత్యా ఇది వ్యావృత్తి రక్షసాం భాగ భాగోసి అసీతి ఇది స్థవిమత స్థవిమతో బర్హి బర్హిరక్వా అపాస్యతి అస్యత్యస్నా అస్నైవ ఏవ రక్షాగుంసి రక్షాగుంసి నిరవదయతే నిరవదయత ఇదం నిరవదయత ఇది అవదయత్ ఇదమహం అహగుం రక్ష రక్షోధమం అధమం తమ తమో నయామి నయామియ యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం యంచ చ వయమ్ వయమ్ విష్మ విష్మ ఇది ఇత్యాహ ఆహ ద్వౌ ద్వౌ వావ వావ పురుషౌ పురుషౌయమ్ యంచ చైవ ఏవ ద్వేష్టి ద్వేష్టియః యశ్చ చైనం ఏనం ద్వేష్టి ద్వేష్టితౌ తాముభౌ ఉభావధమం ప్రథమం తమః తమో నయతి నయతీశే ఇషే త్వా త్వేతి ఇది పపాం పపాముత్ ఉత్ఖిరతి ఖిరతీచ్ఛతే ఇచ్ఛత ఇవ ఇవ హి ఏషయః యో యజతే యజతే యత్ యదుపతృంగ్యాద్ ఉపతృంగ్యాద్రుద్ర ఉపతృంగ్యాదిత్యుపతృంగ్యాద్ రుద్రోస్ అస్య పశూన్ పశూన్ ఘాతుక ఘాతుక స్యాద్ స్యాద్యత్ యన్న నోపతృంగ్యాద్ ఉపతృంగ్యాదయత ఉపతృంగ్యాదిత్యుపతృంగ్యాద్ అయత స్యాద్ స్యాదన్యయా అన్యయోపతృణప్తి ఉపతృణప్త్యన్యయా ఉపతృణప్త్యుపతృణప్తి అన్యయా నృత్యై ధృత్యై ఘృతేన ఘృతేన ద్యావాపృథివీ ద్యావాపృథివీ ప్ర ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ ప్రోర్ణ్వాసా పూర్ణ్వాసామిది ఇత్యాహ ఆహ ద్యావాపృథివీ ద్యావాపృథివీ ఏవ ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ ఏవ రసేన రసేనానక్తి అనక్యచ్ఛిన్న అచ్ఛిన్నో రాజ రాజస్వీర సువీరై సువీరై సువీర ఇహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతత్ ఏతత్ క్రూరం క్రూరమివ ఇవ వై వాతత్కరోతి కరోతి యద్వపాం పవాముఖిదతి ఉత్ఖిదత్యురు ఉత్ఖిదరీతిరుఖిదరి ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్విహి ఇహీతి ఇత్యాహ ఆహ శాంతి శాంతి ప్ర ప్రవై వా ఏషోస్మాత్ అస్మాల్లోకాత్ లోకాచ్యవరే శివదేయ యః పశుం పశుం మృత్యవే మృత్యవే నీయమానం నీయమానమన్వారభతే అన్వారభతే ఉపాశ్రవణి అన్వారభత ఇత్యనో ఆరభతే ఉపాశ్రవణీ పునః ఉపాశ్రవణీ ఇది ఉపాశ్రవణీ పునరన్వారభతే అన్వారభతేస్మిన్ అన్వారభత ఇత్యనో ఆరభతే అస్మిన్నేవ ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టత్యగ్నినః అగ్నినా పురస్తాద్ పురస్తాదేతి ఏతి రక్షసాం రక్షసామపహత్యై అపహత్యాథో అపహత్యా ఇత్యపహత్యై అథో దేవతాః అథో ఇత్యథో దేవతా ఏవ ఏవ హవ్యేన హవ్యేనాను అన్వేతి ఏతి నాంతమం అంతమంగారం అంగారమతి అతిహరేత్ హరేద్యత్ ఇదంతమం అంతమంగారం అంగారమతిహరేత్ అతిహరేద్దేవతాః అతిహరేదిత్యతిహరేత్ దేవతాది అతిమన్యేత మన్యేత వాయో వాయోవి వాయో ఇది వాయో వీహి ఇహి శ్లోకానాం శ్లోకానామిది ఇత్యాహ ఆహ తస్మాద్ తస్మాద్విభక్తాః విభక్తాః శ్లోకాః విభక్తాది విభక్తాః శ్లోకావ అవపద్యంతే పద్యంతే అగ్రం అగ్రం వై వా ఏతత్ ఏతత్ పశూనాం పశూనాం యద్ యద్వపా వపాగ్రం అగ్రమోషధీనాం ఔషధీనాం బర్హి బర్హిరగ్రేణ అగ్రేణైవ ఏవాగ్రం అగ్రగుంసం సమర్థయతి అర్థయత్యథో అథో ఔషధీషు అథో విద్యథో ఔషధీష్వేవ ఏ పశూన్ పశూన్నపి ప్రతిష్టావేరి స్థావేరి స్వాహాకృతేభ్య స్వాహాకృతేభ్య ప్ర స్వాహాకృతేభ్యేది స్వాహాకృతేభ్య ప్రేష్య ఇష్యేతి ఇత్యాహ ఆహ యజ్ఞస్య యజ్ఞస్య సమిష్టై సమిష్టై ప్రాణాపానౌ సమిష్ట్యా ఇది సమిష్టై ప్రాణాపానౌ వై ప్రాణాపానావిది ప్రాణాపానౌ వా ఏతౌ ఏతౌ పశూనాం పశూనాం యత్ యత్పృషదాజ్యం పృషదాజ్యమాత్మా పృషదాజ్యమిది పృషద రాజ్యం ఆత్మా వా పపాపృషదాజ్యం పృషదాజ్యమభిఘార్య పృషదాజ్యమిది పృషద రాజ్యం అభిఘార్య పపా అభిఘార్యేత్యభిఘార్య పపామభి అభిఘారయతి ఘారయత్యాత్మన్ ఆత్మన్నేవ ఏవ పశూనాం పశూనాం ప్రాణాపానౌ ప్రాణాపానౌ దధాతి ప్రాణాపానామిది ప్రాణాపానౌ దధాతి స్వాహా స్వాహోర్ధ్వనభసం ఊర్ధ్వనభసం మారుతం ఊర్ధ్వనభసమిత్యూర్ధ్వనభసం మారుతం గచ్చతం గచ్చతమిది ఇత్యాహ ఆహోర్ధ్వనభాః ఊర్ధ్వనభాః ఊర్ధ్వనభా ఇత్యూర్ధ్వనభాః స్మ స్మ వై వై మారుతః మారుతో దేవానాం దేవానాం వపాశ్రవణి వపాశ్రవణి ప్ర వపాశ్రవణి ఇది వపాశ్రవణి ప్రహరతి హరతి తేన తేనైవ ఏవైనే ఏనే ప్ర ఏనే ఇత్యేనే ప్రహరతి హరతి విశూచీ విశూచీ ప్ర విశూచీ ఇది విశూచీ ప్రహరతి హరతి తస్మాత్ తస్మాద్ విశ్వంచౌ విశ్వంచౌ ప్రాణాపానౌ ప్రాణాపానామిది ప్రాణాపానౌ ఉపశమారభ్య ఆలభ్య పురోడాశం ఆలభ్యేత్యారభ్య రోడాశన్నిః నిర్వపతి అపతి సమేధం సమేధమేవ సమేధమిది సా మేధం ఏవైనం ఏనమా ఆలభతే లభతే అపయా ప్రచర్య ప్రచర్య పురోడాశేన ప్రచర్యేది ప్రాచర్య రోడాశేన ప్రచరతి శరత్యూర్గ్ ఊర్ధ్వై వై పురోడాశః రోడాశమూర్జం ఊర్జమేవ ఏవ పశూనాం పశూనాం మనధ్యతః మనధ్యతో దధాతి దధాత్యథో అథో పశోః అథో ఇత్యథో పశోరేవ ఏవ శిద్రం శిద్రమపి అపి దధాతి దధాతి పృషదాజ్యస్య పృషదాజ్యస్యోపహత్య పృషదాజ్యస్యేతి పృషదాజ్యస్య ఉపహత్యత్రిః ఉపహత్యేత్యుపహత్య త్రిః పృచ్చతి పృచ్చతి శృతం శృతగుం హవీ శమిత్యాహిషద్యాహిషద్యాహిత్రిసత్యాదేవాయోశ్రుతం అశ్రుతం శ్రుతం శ్రుతమాహ ఆహస స ఏన సా ప్రాణాపానౌ ప్రాణాపానౌ వై ప్రాణాపానామిది ప్రాణ అపానౌ వా ఏతౌ ఏతౌ పశూనాం పశూనాం యత్పృషదాజ్యం పృషదాజ్యం పశోః పృషదాజ్యమిది పృషద ఆజ్యం పశో ఖలు ఖలు వై వాలబ్ధస్య ఆలబ్ధస్య హృదయం ఆలబ్ధస్యేత్యాలబ్ధస్య హృదయమాత్మా ఆత్మాభి అభిసం సమేతి ఏతి యత్ యత్ పృషదాజ్యేన పృషదాజ్యేన హృదయం పృషదాజ్యేనేతి పృషద ఆజ్యేన హృదయమభిఘారయతి అభిఘారయత్యాత్మన్ అభిఘారయతీత్యభిఘారయతి ఆత్మన్నేవ ఏవ పశూనాం పశూనాం ప్రాణాపానౌ ప్రాణాపానౌ దధాతి ప్రాణాపానామిది ప్రాణాపానౌ దధాతి పశురాః పశురా వై వై దేవాః దేవాః సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకమాయన్ ఆయందే తే మన్యంత అమన్యంత మనుష్యాః మనుష్యానః నోన్వా భవిష్యంతి అన్వా భవిష్యంతీతి అన్వా భవిష్యంతీత్యనోవా భవిష్యంతి ఇది తస్య తస్య శిరః శిరశ్చిత్వా చిత్వా మేధం మేధం ప్రాక్షాలయన్ అక్షాలయన్ సహ స ప్రక్ష ప్రక్షోభవత్ అభవత్ తత్ప్రక్షస్య ప్రక్షస్య ప్రక్షత్వం ప్రక్షత్వం యత్ ప్రక్షత్వమిది ప్రక్షత్వం యత్ప్లక్షశాఖా ప్లక్షశాఖోత్తరబరిః ప్లక్షశాఖేతి ప్లక్షశాఖా ఉత్తరబరిర్భవతి ఉత్తరబరిరిత్యుత్తరబరిః భవతి సమేధస్య సమేధస్యైవ సమేధస్యేది సా మేధస్య ఏవ పశోః పశోరవ అవద్యై ఇది పశుం పశుం వై వై క్రియమాణం క్రియమాణకం రక్షాగంసి రక్షాగస్య అనుసరుందే పశుందేందరా అందరాయూపం యూపం చాహవనీయం ఆహవనీయం చ ఆహవనీయమిద్యాహవనీయం చ హరతి హరతి రక్షసాం రక్షసామపహత్యై అపహత్యై పశోః అపహత్యా ఇత్యపహత్యై పశోర్వై వా ఆలబ్ధస్య ఆలబ్ధస్య మనః ఆలబ్ధస్యేత్యాలబ్ధస్య మనోప అపక్రామతి క్రామతి మనోదాయి మనోదాయి హర్షః కపిషోమదీయమానస్య అవదీయమానస్యాను అవదీయమానస్యేత్యవదీయమానస్య అను బ్రూహి బ్రూహీతి ఇత్యాహ ఆహమనః మన ఏవ ఏవాస్య అస్యావ అవరుంధే రుంధ ఏకాదశ ఏకాదశావదానాని అవదానాన్యవ అవదానానీత్యవదానాని అవద్యరి దశ దశ వై వై పశోః పశోః ప్రాణాః ప్రాణాత్మా ప్రాణాది ప్రాణాః ఆత్మైకాదశః ఏకాదశో యావాన్ యావానేవ ఏవ పశుః పశుస్తస్య తస్యావ అవద్యరి యతి హృదయస్య హృదయస్యాగ్రే అగ్రేవ అవద్యరి యద్యథ అథ జిహ్వాయాః జిహ్వాయా అథ అథ వక్షసః వక్షసో యత్ యద్వై వై హృదయేన హృదయేనాభిగచ్చతి అభిగచ్చతి తత్ అభిగచ్చతీత్యభిగచ్చతి తజ్జిహ్వయా జిహ్వయా వదతి వదతి యత్ యజ్జిహ్వయా జిహ్వయా వదతి వదతి తత్ తదురసః ఉరసోధి అధినిః నిర్వదతి వదత్యేతత్ ఏతద్వై వై పశోః పశోర్యథాపూర్వం యథాపూర్వం యస్య యథాపూర్వమితి యథాపూర్వం యస్యైవం ఏవమవదాయ అవదాయ యథాకామం అవదాయేత్యవాదాయ యథాకామముత్త ఉత్తరేషాం యథాకామమితి యథాకామం ఉత్తరేషామవద్యతి ఉత్తరేషామిత్యుత్తరేషాం అవద్యతి యథా పూర్వం అవద్యతీత్యవద్యతి యథా పూర్వమేవ యథా పూర్వమితి యథా పూర్వం ఏవాస్య అస్య పశోః పశోరవర్తం అవర్తం భవతి భవతి మధ్యతః మధ్యతో ఋతస్య ఋతస్యావ అవద్యతి యది మధ్యతః మధ్యతో హి ప్రాణః ప్రాణ ఉత్తమస్య ప్రాణ ఇది ప్రాణః ఉత్తమస్యావ ఉత్తమస్యేత్యుత్తమస్య అవద్యతి యదిత్యుత్తమః ఉత్తమో హి ఉత్తమ ఇత్యుత్తమః హి ప్రాణః ప్రాణో యది ప్రాణ ఇది ప్రాణః యదీతరం ఇతరం యది యదీతరం ఇతరముభయం ఉభయమేవ ఏవాజామి జామి జాయమానః జాయమానో వై వై బ్రాహ్మణః బ్రాహ్మణస్త్రిభిః త్రిభిర్ణవ త్రిభిర్త్రిభిః ఋణవా జాయతే ఋణవేత్రిణా వా జాయతే బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యేణ ఋషిభ్యః బ్రహ్మచర్యేణేతి బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన ఋషిభ్యైత్రిషేభ్యః యజ్ఞేన దేవేభ్యః దేవేభ్యః ప్రజయాః ప్రజయా పితృభ్యః పతేరి ప్రజయాః పితృభ్య ఏష పితృభ్యై పితృభ్యః ఏష వై వా అనృణః అనృణో యః పుత్రీ పుత్రీ యజ్వా యజ్వా బ్రహ్మచారి వాసీ బ్రహ్మచారి వాసీ తత్ బ్రహ్మచారి వాసీతి బ్రహ్మచారీ వాసీ తదవదానైః అవదానైరేవ అవదానైరిత్యవదానైః ఏవావ అవదయతే తయతే తత్ తదవదానానాం అవదానానామవదానత్వం అవదానానామిత్యవదానానాం అవదానత్వం దేవాసురాః అవదానత్వమిత్యవదానత్వం దేవాసురాః సంయత్తాః దేవాసురా ఇది దేవ అసురాః సంయత్తాః సన్ సంయత్తారి సంయత్తాః ఆసంతే తే దేవాః దేవా అగ్నిమ్ అగ్నిమబ్రువన్ అబ్రువంతయా తయా వీరేణ వీరేణాసురాన్ అసురానభి అభిభవామ భవామేతి ఇది సహ సోబ్రవీత్ అబ్రవీద్వరం వరం ఋణై ఋణై పశోః పశోరుద్ధారం ఉద్ధారమత్ ఉద్ధారమిత్యుద్ధారం ఉదహరై హరా ఇది సహ స ఏతమ్ ఏతముద్ధారం ఉద్ధారమత్ ఉద్ధారమిత్యుద్ధారం ఉదహరత అహరతదోః దోః పూర్వార్ధస్య పూర్వార్ధస్య గుదం పూర్వార్ధస్యేతి పూర్వార్ధస్య గుదం మధ్యతః మధ్యతశ్రోణిం శ్రోణిం జఘనార్ధస్య జఘనార్ధస్య రథః జఘనార్ధస్యేతి జఘనార్ధస్య తతో దేవాః దేవాభవన్ అభవన్ పరా పరాసురాః అసురాయత్ యత్రంగాణాం త్రియంగాణాగం సమవద్యతి త్రియంగాణామితి త్రియంగాణాం సమవద్యతి భ్రాతృవ్యాభిభవత్యై సమవద్యతీతి సమవద్యతి భ్రాతృవ్యాభిభవత్యై భవతి భ్రాతృవ్యాభిభవత్యా ఇది భ్రాతృవ్యాభిభవత్యై భవత్యాత్మనా ఆత్మనా పరాః పరాస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవత్యక్ష్మయా అక్ష్మయావ అవద్యతి ఇది తస్మాత్ తస్మాదక్ష్మయా అక్ష్మయా వశవః వశవాంగాని అంగాని ప్రహరంది హరంది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యైః మేధసా సృజౌ సృజౌ ప్రోర్ణోతి పూర్ణోతి మేధోరూపాః మేధోరూపా వై మేధోరూపా ఇది మేధ రూపాః వై పశవః పశవో రూపం రూపమేవ ఏవ పశుషు పశుషు దుహాది దుహాది యూషన్ యూషన్నవధాయ అవధాయ ప్ర అవధాయేత్యవధాయ పూర్ణోతి పూర్ణోతి రసః రసో వై వా ఏష ఏష పశూనాం పశూనాయ్యూః యూరసం రసమేవ ఏవ పశుషు పశుషు దుహాది దుహాది పార్శ్వేన పార్శ్వేన వసాహోమం వసాహోమం ర వసాహోమమితి వసాహోమం ప్రయౌతి యౌతి మధ్యం మధ్యం వై వా ఏతత్ పశూనాం పశూనాయ్యత్పార్శ్వం పార్శ్వకం రసః రస ఏష పశూనాం పశూనాయ్యత్ యద్వసా వసాయత్ యత్పార్శ్వేన పార్శ్వేన వసాహోమం వసాహోమం ప్రయౌతి వసాహోమమితి వసాహోమం ప్రయౌతి మధ్యతః ప్రయౌతీతి ప్రాయౌతి మధ్యత ఏవ ఏవ పశూనాం పశూనాగం రసం రసం దధాతి దధాతి ఘంది ఘంది వై వా ఏతత్ ఏతత్పశుం పశంయత్ యత్సం జ్ఞపయంతి సం జ్ఞపయంత్యైంద్ర సం జ్ఞపయంతీతి సం జ్ఞపయంతి ఐంద్ర ఖలు ఖలు వై వై దేవతయా దేవతయా ప్రాణ ప్రాణ ఐంద్ర ప్రాణ ఇది ప్రాణ ఐంద్రోపాన అపాన ఐంద్ర అపాన ఇత్యపాన ఐంద్ర ప్రాణ ప్రాణో అంగే అంగే ప్రాణ ఇది ప్రాణ అంగే అంగేని అంగే అంగ ఇత్యంగే అంగే విదేధ్యత్ వేధ్యతి ఇత్యాహ ఆహ ప్రాణాపానౌ ప్రాణాపానావేవ ప్రాణాపానాది ప్రాణ అపానౌ ఏ పశుషు పశుషు దాది దాదివే పృష్ట పృష్టర్భూరి భూరి ఏ సగుంసం సగుంసమేతు సగుంసమితి సంసం ఏత్యుది ఇత్యాహ ఆహ త్వాష్ట్రాహ త్వాష్ట్రాహి హి దేవతయా దేవతయా పశవ పశవో విషరూపాః విషరూపాయత్ విషరూపాయతి విషరూపాః యత్సలక్ష్మాణః సలక్ష్మాణో భవత సలక్ష్మాణ ఇది సా లక్ష్మాణః భవతేతి ఇత్యాహ ఆహ విషరూపాః విషరూపాహి విషరూపాయతి విషరూపాః హ్యేతే ఏతే సందః సందః సలక్ష్మాణః సలక్ష్మాణ ఏతరిహి సలక్ష్మాణ ఇది సా లక్ష్మాణః ఏతరిహి భవంతి భవంతి దేవత్రా దేవత్రా యంతం దేవత్రేతి దేవాత్రా యంతమవసే అవసే సఖాయ సఖాయోను అనుత్వా మాతా మాతా పితర పితరో మదంతు మదంతిది ఇత్యాహ ఆహానుమతం అనుమతమేవ అనుమతమిత్యనుమతం ఏవైనం ఏనం మాత్రా మాత్రా పిత్రా పిత్రా సువర్గం సువర్గం లోకం సువర్గమితి స్వహాగం లోకం గమయతి గమయత్యర్ధర్చే అర్ధర్చే వసా హోమం అర్ధర్చే ఇత్యర్ధర్చే వసా హోమం జుహోతి వసా హోమమితి వసా హోమం జుహోత్యసౌ అసౌ వై వా అర్ధర్చ అర్ధర్చ ఇయమ్ అర్ధర్చ ఇత్యర్ధర్చ ఇయమర్ధర్చ అర్ధర్చ ఇమే అర్ధర్చ ఇత్యర్ధర్చ ఇమే ఏవ ఇమే ఇతిమే ఏ రసేన రసేనానక్తి అనక్తి దిశ ఇషో జుహోతి జుహోతి దిశ దిశ ఏవ ఏవరసేన రసేనానక్తి అనక్త్యసో రసో దిగ్భ్య రథో ఇత్యసో దిగ్భ్యవ దిగ్భ్యైతి దిగ్భ్యవోర్జం ఊర్జం రసం రసమవ అవరుంధే రుంధే ప్రాణాపానౌ ప్రాణాపానౌ వై ప్రాణాపానాది ప్రాణాపానౌ వా ఏతౌ ఏతౌ పశూనాం పశూనాయత్పృషరాజ్యం పృషరాజ్యం వానస్పత్యా పృషరాజ్యమితి పృషద ఆజ్యం వానస్పత్యా ఖలు ఖలు వై వై దేవతయా దేవతయా పశవ పశవో యత్పృషరాజ్యస్య పృషరాజ్యస్యోపహత్య పృషరాజ్యస్యేతి పృషద రాజ్యస్య ఉపహత్యాహ ఉపహత్యేత్యుపహత్య ఆహ వనస్పతయే వనస్పతయేను అనుబ్రూహి బ్రూహి వనస్పతయే వనస్పతయే ప్రేష్య ఇష్యేతి ఇది ప్రాణాపానౌ ప్రాణాపానామేవ ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఏవ పశుషు పశుషు దాది దాత్యన్యస్యాన్యస్య అన్యస్యాన్యస్య సమవత్తం అన్యస్యాన్యస్యేత్యన్యస్యాన్యస్య సమవత్తకం సమవద్యది సమవద్దమితి సమవత్తం సమవద్యది తస్మాత్ సమవద్యదీతి సమవద్యది తస్మాన్నానారూపాః నానారూపాః పశవః నానారూపాది నానారూపాః పశవో జ్యూష్ణా జ్యూష్ణోప ఉపసింఛతి సింఛతి రస రసో వై వా ఏష పశూనా పశూనాయ్యద్యూ యూరసం రసమేవ ఏవ పశుషు పశుషు దాది దాతీడాం ఇడాముప ఉపహ్వయతే అయతే పశవ పశవో వై వా ఇడా ఇడా పశూన్ పశూనేవ ఏవోప ఉపహ్వయతే వయతే చతుః చతుర్ప ఉపహ్వయతే వయతే చతుష్పాద చతుష్పాదో హి చతుష్పాదే చతుర్హోపాద హి పశవ పశవోయం యం కామయేత కామయేత పశు అపశు స్యాత్ స్యాదితి ఇత్యమేదస్కం అమేదస్కం తస్మై అమేదస్కమిత్యమేదహాకం తస్మాద్యాన్మేధో రూపాః మేధో రూపా వై మేధో రూపాయుమేధ రూపాః వై పశవ పశవ రూపేణ రూపేణైవ ఏవైనం ఏనం పశుభ్యః పశుభ్యోని పశుభ్యేతి పశుభ్యః నిర్భజతి భజద్య పశు అపశువేవ ఏవతి భవతియం యం కామయేత కామయేత పశుమాన్ పశుమాన్ స్యాత్ పశుమాన్ని పశుమాన్ స్యాదిది ఇది మేధస్వత్ మేధస్వత్తస్మై తస్మా ఆదధ్యాద్ దధ్యాన్మేధో రూపాః మేధో రూపా వై మేధో రూపా ఇది మేధ రూపాః వై పశవ పశవ రూపేణ రూపేణైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే పశుమాన్ పశుమానేవ పశుమాన్ని పశుమాన్ ఏవతి భవతి ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతిరి ప్రజాపతి యజ్ఞమసృజత అసృజత సహ స ఆజ్యం ఆజ్యం పురస్తాత్ పురస్తాదసృజత అసృజతవశం వశం మధ్యద మధ్యద పృషదాజ్యం పృషదాజ్యం పశ్చాత్ పృషదాజ్యమిది పృషద రాజ్యం పశ్చాత్ తస్మాత్ తస్మాదాజ్యేన ఆజ్యేన ప్రయాజా ప్రయాజా విద్యంతే ప్రయాజా ప్రయాజా యుజ్యంతే పశునా పశునా మధ్యదః మధ్యదః పృషదాజ్యేన పృషదాజ్యేనానుయాజాః పృషదాజ్యేనేతి పృషదరాజ్యేన అనుయాజాస్తస్మాద్ అనుయాజాదిత్యనుయాజాః తస్మాదేతత్ ఏతన్మిశ్రం మిశ్రమివ పశ్చాత్సృష్టం పశ్చాత్సృష్టకం హి పశ్చాత్సృష్టమిది పశ్చాద్ సృష్టం ఏకాదశ ఏకాదశానుయాజాన్ అనుయాజాన్ యజతి అనుయాజానిత్యనుయాజాన్ యజతి దశ దశ వై వై పశోః పశోః ప్రాణాః ప్రాణా ఆత్మా ప్రాణాది ప్రాణాః ఆత్మైకాదశః ఏకాదశో యావాన్ యావానేవ ఏవ పశుః పశుస్తం తమను అనుయజతి యజతి ఘ్నంతి ఘ్నంతి వై వా ఏతత్ ఏతత్పశుం పశుం యత్ యత్ సంజ్ఞపయంతి సంజ్ఞపయంతి ప్రాణాపానౌ సంజ్ఞపయంతేతి సంజ్ఞపయంతి ప్రాణాపానౌ ఖలు ప్రాణాపానావితి ప్రాణాపానౌ ఖలు వై వా ఏతౌ ఏతౌ పశూనా పశూనాన్యత్ యత్పృషదాజ్యం పృషదాజ్యం యత్ పృషదాజ్యమితి పృషద్ రాజ్యం యత్పృషదాజ్యేన పృషదాజ్యేనానుయాజాన్ పృషదాజ్యేనేతి పృషద్ రాజ్యేన అనుయాజాన్ యజతి అనుయాజానిత్యనుయాజాన్ యజతి ప్రాణాపానౌ ప్రాణాపానావేవ ప్రాణాపానావితి ప్రాణాపానౌ ఏవ పశుషు పశుషు దధాతి దధాతీతి దధాతి. ఓం. షష్ఠకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.